భాజాయోగ్రిపవ్యాంజన Yeah. ఇదే

ఆయంగో ప్రశ్నక్రమే అతను మాతరం బ్రహే ఇతరం చక్రం సహే ఓవే ఓవే ఓవే హేగే హేగే హేగే హేగే హేగే హేగే హౌ హౌ హౌ రాజా బోవా చక్రమిత్రస్య వరుణాశ్చాగ్రాహే పృథివీ ఆంతరేకాహం హౌ హౌ హౌ భ్రాజావోవా అవుహ అవుహ వా హై

ప్రభువా శుక్రవా ఆదిత్య పితయ ఆయత్రియ అంతర్దేవేషో రాజా సాయి అస్య ప్రాణాదాపానాదాయ ఆయోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరాయ్యోరా